ఇరవై సృష్టి క్రమము ఇక వ్యవహార దృష్టిని అంగీకరించి జగత్తు స్తంభంలోని బొమ్మలాగా వ్యక్తమైందంటే అలా వ్యక్తం కావటానికి ఒక ప్రక్రియ ఉండాలి. దానినే సృష్టిక్రమము అంటారు. ఈ సృష్టిక్రమాన్ని వశిష్ఠ మహర్షి 12వ సర్గలో వివరించాడు. దీన్ని వర్ణించే ముందు కొన్ని ప్రధానాంశాలను వశిష్ఠుడు రాముడికి మళ్లీ గుర్తుచేశాడు. అవి ఏమంటే, ఒకటి, ప్రళయకాలంలో పరబ్రహ్మ మన సుషుప్తాత్మలాగా ఉంటాడు, అంటే మనం సుషుప్తిలో ఎలా ఉంటామో అలా ఉంటాడు. రెండు, సృష్టి సమయంలో పరబ్రహ్మ మన స్వప్నాత్మలాగా ఉంటాడు, ఆయన స్వప్నమే మన ప్రపంచం. మూడు, వ్యష్టి స్వప్నం ఆ వ్యక్తి వాసనల వల్ల తయారవుతుంది. నాలుగు, బ్రహ్మ యొక్క స్వప్నరూపమైన ఈ ప్రపంచం జీవులందరి యొక్క సమష్టి సంస్కారం వల్ల పుట్టింది. ఐదు, అందుకే ఇది అబద్ధమని ఎవరూ అనుకోరు, చెప్పినా నమ్మరు. ఆరు, తన ఒక్కడి సంస్కారమే ఈ ప్రపంచానికి కారణమై ఉంటే ఇది అసత్యమని సులభంగానే తెలిసి ఉండేది. స్వప్నం విషయంలో అలా తెలుస్తూనే ఉంది. ఇతరుల సంస్కారాలు కూడా కలిసి ఉండటం వల్ల వాటన్నిటివల్ల జన్మించిన ఈ ప్రపంచాన్ని అసత్యమని జీవులు గ్రహించలేకుండా ఉన్నారు. స్వప్న ప్రపంచానికి జగ్రత్ ప్రపంచానికి మధ్య తేడా ఇదే. ఇలా వెనుకటి విషయాలు గుర్తుచేసక వశిష్ఠ మహర్షి సృష్టిక్రమాన్ని ఇలా వివరించాడు. సుషుప్తి సమయంలో ఇంకా స్వప్నం మొదలు కాకముందు నీ సంస్కారాలన్నీ నీలోనే కలిసిపోయి నీరూపంగానే ఉంటాయి. వ్యక్తం కాబోయే సంస్కారాలు దృష్టితో చూస్తే అప్పుడు నువ్వు సర్వాత్మకుడివి. ఇదే రీతిగా ప్రళయకాలంలో బ్రహ్మ సర్వాత్మకుడు, సన్మాత్ర స్వరూపుడు. సుషుప్తిలో నిశ్చలంగా ఉన్న నీలో ఏదో ఒక చలనం ప్రారంభమైతే దానిలోంచి స్వప్నం మొదలవుతుంది. అలాగే ప్రళయదశలో ఉన్న బ్రహ్మకు ఒక ఈ క్షణం ఈ బయలుదేరింది. ఈ క్షణం అంటే చూపు, అంటే సంకల్పం, అంటే ఊహ, అంటే ఆలోచన. ఆయసర్ 27. దానివల్ల ఆ బ్రహ్మకు ఈశ్వరుడనే పేరు వచ్చింది. ఈశ్వరుడంటే మాయోపాధికమైన చైతన్యం. రొట్ క్రమంగా ఈ క్షణం అనే వృత్తి ముదిరి గట్టిపడి జీవత్వాన్ని పొందింది. ఇతడే ప్రథమ జీవుడు. ఇతనికి హిరణ్యగర్భుడు అని పేరు పెట్టారు. ఇతని నుంచి ఇంద్రియాధిదేవతలు పుట్టారు, సూర్యుడు మొదలైనవారు. ఒట్ తరువాత పంచమహాభూతాలు పుట్టాయి. తరువాత అహంకారం పుట్టింది. దీనితో పాటే కాలం పుట్టింది. ఆకాశం నుంచి శబ్దము, వేదాలు పుట్టాయి. తరువాత పంచమహాభూతాలు, పంచీకృతాలై బ్రహ్మండాలుగా ఏర్పడ్డాయి. ఇలా సంగ్రహంగా సృష్టిక్రమాన్ని చెప్పిన తరువాత వశిష్ఠ మహర్షి మళ్లీ వెనక్కి అన్వయం చేసి చూపించాడు. ఎలాగంటే, ఈ జగత్తుకి అణుగుచ్ఛాలు కారణం. త్రసరేణువులు అనే పదాన్ని అణుగుచ్ఛము అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈనాటి వైజ్ఞానికులు చెప్పే మాలిక్యూలు వంటిది అని కూడా మనం గ్రహించాలి. డొట్ అణుగుచ్ఛాలకి అణువులు కారణం. అణువులకు పంచభూతాలు కారణం. వాటికి తన్మాత్రలు కారణం. వాటికి పరమాత్మను ఆవరించిన మాయాశక్తి కారణం. ఇది వరుస. అంటే ఏమి తేలింది? పరమాత్మతత్వమే మాయాశక్తి ద్వారా ప్రపంచానికి మూల కారణమవుతోంది. బీజం జగత్సు నను పంచక మాత్రమేవ. బీజం పరావ్యవహిత స్థితి శక్తిరాద్య. బీజం తదేవ భవతీతి సదానుభూతం. చిన్మాత్రమేవ మజమాద్య మతో జగహ. ఊడ్ప్రడొట్సడొట్పన్నెండు శ్లో 32. పరావ్యవహిత స్థితి శక్తి అంటే పరమాత్మను సాక్షాత్తుగా ఆవరించి ఉన్న జగత్స్థితి కారకమైన శక్తి. అదే జగత్తుకి అసలైన కారణం. దీన్ని బట్టి ఏమి తేలుతోంది? మాయను తొలగించుకొంటే ప్రపంచం బ్రహ్మస్వరూపంగా మిగులుతుంది అని తేలుతుంది. రామ సృష్టి క్రమమంతా వర్ణించి చెప్పడంలో ఉద్దేశ్యం ఇదే. సృష్టి నిజంగా ఉందని మా ఉద్దేశ్యం కాదు. లేని సృష్టికి క్రమాన్ని వర్ణించటం ద్వారా ఇది పరబ్రహ్మ కంటే భిన్నంగా లేదని నిరూపించాలనేదే మా ప్రయత్నం అన్నాడు వశిష్ఠుడు. ఈ విధంగా సృష్టి క్రమాన్ని పూర్తి చేసిన వశిష్ఠుడు 13వ సర్గలో అసలు కిటుకును బయటపెట్టేశాడు. 1వ సర్గకు 13వ సర్గకు దగ్గర సంబంధం ఉందంటూ ఈ విషయాలను మనం ఇదివరకే చెప్పుకున్నాం. కాని ఆ చెప్పుకోవటంలో విషయాన్ని కొంత ఆధునికీకరించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ విషయాలను చాలా సంగ్రహంగా గ్రంథంలో ఉన్న వరుసలో చెప్పుకుపోదాం.